అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీం. ఇది కరుణామయుడు కృపాశీలుడు అయిన దేవుని సన్నిధి నుండి అవతరింపజేయబడింది. స్పష్టంగా వివరించబడిన వాక్యాలు కల గ్రంథం. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాను జ్ఞానుల కొరకు. ఇది శుభవార్తలను ఇచ్చేది, భయపెట్టేదీను. కాని వారిలో చాలామంది దాని పట్ల విముఖులయ్యారు, కనుక వారు వినరు. వారు ఇలా అంటారు, నీవు దేనివైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో దానిని గురించి మా హృదయాలను తెరలు కప్పివేశాయి, మా చెవులు చెవిటివైపోయాయి, మాకు నీకు మధ్య ఒక తెర అడ్డుపడింది, నీవు నీ పని చెయ్యి, మేము మా పని చేస్తాము. ప్రవక్త వారితో ఇలా అను, నేను కూడా మీలాంటి ఒక మనిషినే, వహీ ద్వారా నాకు ఇలా తెలుపబడుతోంది, మీ దేవుడు కేవలం ఒకే దేవుడు, కనుక మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి, క్షమించు అని ఆయనను వేడుకోండి. జకాతు ఇవ్వని వారును, పరలోకాన్ని తిరస్కరించేవారును అయిన బహుదైవారాధకులు వినాశం పాలవుతారు. ఇక విశ్వసించి మంచి పనులు చేసిన వారు నిశ్చయంగా వారికి ఎడతెగని ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త వారితో ఇలా అను, భూమిని రెండు రోజులలో సృష్టించిన దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు సమానులుగా నిలబడతారా? సకల లోకాల వారికి ప్రభు ఆయనే కదా. ఆయన భూమిని ఉనికిలోనికి తీసుకువచ్చిన తరువాత దానిమీద పర్వతాలను నెలకొలిపాడు, అందులో శుభాలను పెట్టాడు. అర్థించేవారందరి కోసం దాని లోపల వారి కోరికలకు అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా అంచనా వేసి ఆహార వస్తువులను సమకూర్చాడు. ఈ పనులన్నీ 4 రోజులలో పూర్తి అయ్యాయి. తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్ని భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఉనికిలోకి రండి, మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా. అవి రెండూ మేము వచ్చేశాము విధేయులు మాదిరిగా అని అన్నాయి. అప్పుడు ఆయన 2 రోజులలో 7 ఆకాశాలను నిర్మించాడు. ప్రతి ఆకాశంలోనూ దాని చట్టాన్ని వహీ ద్వారా నిర్దేశించాడు. ప్రపంచ ఆకాశాన్ని మేము దీపాలతో అలంకరించాము, దానిని బాగా సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా ఒక మహాశక్తివంతుడైన జ్ఞాని పథకం. ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను, ఆద్ సమూదు జాతులపై అవతరించినటువంటిది, అకస్మాత్తుగా విరుచుకుపడేది అయిన ఒక శిక్షను గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దైవ ప్రవక్తలు వారి వద్దకు ముందు నుంచి వెనుక నుంచి అన్ని వైపుల నుంచి వచ్చి, అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి అని వారికి నచ్చజెప్పినప్పుడు వారు ఇలా అన్నారు, మా ప్రభువు తలచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు, కనుక నీవు ఏ విషయం కోసమైతే పంపబడ్డావో ఆ విషయాన్ని మేము నమ్మము. ఆ జాతి పరిస్థితి ఇలా ఉండేది, వారు ఏ హక్కు అర్హతలు లేకుండానే భూమిపై పెద్దవారైపోయారు. మాకంటే ఎక్కువ బలవంతుడెవడున్నాడు అని అనసాగారు. వారిని సృష్టించిన దేవుడు వారికంటే ఎక్కువ బలవంతుడనే విషయం వారికి స్ఫురించలేదా? వారు మా వాక్యాలను తిరస్కరిస్తూనే ఉండేవారు. చివరకు మేము వారికి ఈ లోకములోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించాలని, కొన్ని అశుభకరమైన దినాలలో తీవ్రమైన తుఫాను గాలిని వారిపైకి పంపాము. పరలోక శిక్ష అయితే దీనికంటే కూడా ఎంతో అవమానకరమైనది. అక్కడ వారికి సహాయపడేవాడెవడూ ఉండడు. ఇక సమూద్ జాతివారు, మేము వారి ముందు సత్యమార్గాన్ని పెట్టాము, కాని వారు మార్గాన్ని చూడటానికి బదులుగా అంధులుగా ఉండిపోవటానికే ఇష్టపడ్డారు. చివరకు వారి అకృత్యాలకు ఫలితంగా అవమానకరమైన శిక్ష వారిపై విరుచుకుపడింది. విశ్వసించి మార్గభ్రష్టత్వానికి దుష్కర్మలకు దూరంగా ఉండేవారిని మేము రక్షించాము. అల్లా యొక్క ఈ శత్రువులు నరకం వైపునకు పంపబడటానికి సమీకరింపబడే సమయాన్ని గురించి కొంచెం ఆలోచించు. వారి పూర్వీకులను వారి వెనుక వారు వచ్చే వరకు ఆపటం జరుగుతుంది. తరువాత అందరూ అక్కడకు చేరినప్పుడు వారి చెవులు, వారి కళ్ళు, వారి శరీర చర్మాలు వారు ప్రపంచంలో చేస్తూ ఉన్నదానిని గురించి సాక్ష్యమిస్తాయి. అప్పుడు వారు తమ శరీర చర్మాలను, మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు అని అడుగుతారు. అవి ఇలా సమాధానం చెబుతాయి, ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవుడే మాకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, ఆయనే మిమ్మల్ని మొదట సృజించాడు, ఇప్పుడు ఆయన వైపునకే మీరు మరల్చబడుతున్నారు. ప్రపంచంలో మీరు రహస్యంగా నేరాలు చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా మీ చెవులే, మీ కళ్ళే, మీ శరీర చర్మాలే మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయనే ఆలోచన మీకు ఉండేరే కాదు. అంతేకాదు, మీరు చేసే చాలా పనులను గురించి అల్లాకు కూడా తెలియదని మీరు అనుకునేవారు. మీరు మీ ప్రభువు పట్ల కలిగి ఉన్న ఈ ఆలోచనే మిమ్మల్ని నట్టేట ముంచింది. ఈ కారణం వల్లనే మీరు నష్టానికి గురి అయ్యారు. ఈ స్థితిలో వారు సహనం చూపినా చూపకపోయినా అగ్నియే వారి నివాస స్థానం అవుతుంది. ఒకవేళ వారు క్షమాభిక్ష కోరినా అటువంటి అవకాశమేదీ వారికి ఇవ్వబడదు. మేము వారికి సహచరులుగా ఎటువంటి వారిని తగిలించామంటే వారు వారికి ముందు వెనుక ఉన్న ప్రతి వస్తువును ఆకర్షకంగా మలచి చూపించేవారు. చివరకు వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల వర్గాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే వారి విషయంలో కూడా జరిగింది. నిస్సందేహంగా వారే నష్టానికి గురి అయినవారు. ఈ సత్య తిరస్కారులు ఇలా అంటారు, ఈ ఖురాను అసలు వినకండి. అది వినిపించబడేటప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి. బహుశా ఇలాగైనా మీరు ప్రాబల్యం వహించవచ్చు. మేము ఈ అవిశ్వాసులకు కఠినమైన శిక్షను తప్పకుండా రుచి చూపిస్తాము. వారు చేసిన పరమ దుష్కార్యాలకు పూర్తి ప్రతిఫలం వారికి ఇస్తాము. అది నరకం, అల్లా శత్రువులకు ప్రతిఫలంగా దొరికేది. అందులోనే వారు శాశ్వతంగా నివసిస్తారు. వారు మా వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చిన నేరానికి ఇది శిక్ష. అక్కడ ఈ అవిశ్వాసులు ఇలా అంటారు, మా ప్రభువు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన జిన్నాతులను, మానవులను కొంచెం మాకు చూపించు, మేము వారిని మా పాదాల క్రింద పడవేసి తొక్కుతాము. వారు మరింత పరాభవం పాలు కావడానికి అల్లాయే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడేవారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. వారు వారితో ఇలా అంటారు, భయపడకండి, బాధపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడా. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది. మీరు ఆశించే ప్రతి వస్తువు మీది అవుతుంది. ఇది మీకు లభించే ఆతిథ్యపు ఏర్పాట్లు. క్షమాశీలుడు కరుణామయుడు అయిన దేవుని వైపు నుండి అల్లా వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లిమును అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు? ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహనశీలులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు. ఒకవేళ నీకు శైతాను నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగితే అప్పుడు అల్లా శరణు కోరుకో. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడును. ఈ రేయింబవళ్ళు, ఈ సూర్యచంద్రుడు అల్లా సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి, వాటిని సృజించిన దేవునికి సాష్టాంగ పడండి. నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారైతే. కాని ఒకవేళ వారు అహంభావానికి గురి అయి తమ మాటే నిజమని మంకుపట్టు పట్టితే ఏమీ పర్వాలేదు. నీ ప్రభువునకు దగ్గరగా ఉన్న దైవదూతలు రేయింబవళ్లు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వారు ఎన్నటికీ అలసిపోరు. అల్లా సూచనలలో ఒక సూచన ఏమిటంటే, ఎండిపోయిన నేలపై మేము వర్షం కురిపించగానే అది అకస్మాత్తుగా పులకించటాన్ని, ఉబికిపోవటాన్ని నీవు గమనిస్తావు. నిశ్చయంగా ఈ మృతభూమిని బ్రతికించి లేపే దేవుడే మృతులకు కూడా ప్రాణభిక్ష పడతాడు. నిస్సందేహంగా ఆయన ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. మా వాక్యాలకు పెడద్ధాలు అంటగట్టేవారు మాకు కనిపించకుండా ఏమీ లేరు. స్వయంగా మీరు ఆలోచించండి, ఏ వ్యక్తి మెరుగైనవాడు? అగ్నిలో పడవేయబడేవాడా, లేక ప్రళయమునాడు భద్రమైన స్థితిలో హాజరయ్యేవాడా? మీరు కోరినదల్లా చేస్తూ ఉండండి. మీ చేష్టలు అన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. తమ ముందుకు హితబోధ వచ్చినప్పుడు దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యథార్థం ఏమిటంటే, ఇది ఒక శక్తివంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండి రాజాలదు, వెనుక నుండి రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడు అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది. ప్రవక్త, నిన్ను గురించి అనుకుంటున్న విషయాలలో ఏదీ నీకు పూర్వం గతించిన దైవ ప్రవక్తలను గురించి అనని విషయం ఏదీ కాదు. నిస్సందేహంగా నీ ప్రభు అమితంగా మన్నించేవాడు. దీనితో పాటు యథాభరితమైన శిక్షను విధించేవాడు కూడాను. ఒకవేళ మేము ఈ ఖురాను అరబ్బీయేతర భాషలో పంపి ఉన్నట్లయితే వారు ఇలా అని ఉండేవారు, దీని ఆయతులు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఎంత విచిత్రమైన విషయం! గ్రంథమేమో అరబ్బీయేతర భాషలో, సంబోధితులేమో అరబ్బులు. వారితో ఇలా అను, ఈ ఖురాను విశ్వాసులకు మార్గం చూపేది, స్వస్థత చేకూర్చేది. కాని విశ్వసించని వారి చెవులకు ఇది అవరోధం, వారి కళ్లకు ఇది గంత. వారి స్థితి దూరం నుండి ఎవరో వారిని కేకవేసి పిలిచినట్లుగా ఉన్నది. ఇంతకు పూర్వం మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము, దాని విషయంలో కూడా ఈ విభేదమే వ్యక్తమైంది. ఒకవేళ నీ ప్రభువు మొదటే ఒక విషయాన్ని నిర్ణయించి ఉండకపోతే ఈ విభేదించే వారి మధ్య ఎప్పుడో తీర్పు చేయబడి ఉండేది. యదార్థం ఏమిటంటే వారు దానిని గురించి తీవ్రమైన ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు. మంచి పని చేసేవాడు తనకు తానే మేలు చేసుకుంటాడు, చెడ్డ పని చేసేవాడు దాని దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లా వద్దనే ఉన్నది. తమ తొడిమల నుండి బయటికి వచ్చే ఫలాలనన్నింటినీ ఆయనే ఎరుగును. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు, ఏ స్త్రీ అయినా ప్రసవించదు. ఆయన వారిని కేకవేసి ఎక్కడ ఉన్నారు ఆనా భాగస్వాములు అని అడిగే రోజున వారు ఇలా అంటారు, ఈనాడు మాలో దానికి సాక్ష్యమిచ్చేవాడు ఎవడూ లేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాము. ఆ సమయంలో వారు ఇంతకు పూర్వం మొరపెట్టుకున్న దైవాలన్నీ మటుమాయమైపోతాయి. ఇప్పుడు తమ కొరకు ఆశ్రయస్థానమనేది ఏదీ లేదని వారు గ్రహిస్తారు. మానవుడు మేలు కోసం ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనై భగ్న హృదయుడవుతాడు. కాని కష్టకాలం తీరిపోయిన తరువాత మేము అతనికి మా కారుణ్యాన్ని రుచిచూపినప్పుడు ఇలా అంటాడు, నేను అసలు దీనికే అర్హుణ్ణి, ప్రళయం ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోవడం లేదు, కాని ఒకవేళ నిజంగానే నేను నా ప్రభువు వైపునకు మరలింపబడితే అక్కడ కూడా నేను సుఖాలనే అనుభవిస్తాను. నిశ్చయంగా సత్య తిరస్కారులకు వారు ఏమేమి చేసి వచ్చారో మేము తప్పకుండా తెలియజేస్తాము. వారికి మేము జుగుప్సాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. మానవుడికి మేము కానుకలను ప్రసాదించినప్పుడు ముఖం త్రిప్పుకుంటాడు, విర్రవీగుతాడు. కాని అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు. ప్రవక్త వారితో ఇలా అను, ఎప్పుడైనా మీరు ఇలా కూడా ఆలోచించారా, ఒకవేళ నిజంగానే ఈ ఖురాను అల్లా తరఫు నుండి వచ్చి దానిని గనక మీరు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే దానిని వ్యతిరేకించటంలో చాలా దూరం వెళ్లిపోయిన వ్యక్తిని మించిన మార్గభ్రష్టుడెవడు? మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాను నిస్సందేహంగా సత్యమైనదని వారికి విషదమైపోతుంది. నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా? తెలుసుకో, వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు.